పరమాణువుల గురించి ఎలా తెలుసుకుందాం. పుస్తకం 7వ భాగం. డాల్టన్ సొంతంగా మూలకాలను కలపడం గురించి పరిశోధించాడు. అందులో ఓ కొత్త విషయాన్ని కనుగొన్నాడు. కొన్నిసార్లు రెండు మూలకాలను వేరువేరు నిష్పత్తులలో కూడా కలపవచ్చును అనే కొత్త విషయాన్ని కనుగొన్నాడు. ఉదాహరణకి 3 గ్రాముల కార్బన్ మరియు 4 గ్రాముల ఆక్సిజన్ కలిపితే ఒక వాయువు ఏర్పడితే, 3 గ్రాముల కార్బన్ 8 గ్రాముల ఆక్సిజన్ కలిపితే మరో వాయువు ఏర్పడుతుంది. నిష్పత్తులైతే వేరు, కానీ 8 మాత్రం 4:2. మొదటి పరిస్థితిలో ఒక కార్బన్ పరమాణువు ఒక ఆక్సిజన్ పరమాణువుతో కలిస్తే, రెండో పరిస్థితిలో ఒక కార్బన్ పరమాణువు 2 ఆక్సిజన్ పరమాణువులతో కలిసింది. దీనిని గమనించిన డాల్టన్ ఆశ్చర్యపడ్డాడు. ఈ ఆలోచనే ఇప్పుడు మనకున్న 2 వాయువుల పేర్లకు మూలస్తంభం లాంటిది. 3 గ్రాముల కార్బన్ మరియు 4 గ్రాముల ఆక్సిజన్ కలిసి కార్బన్ మోనాక్సైడ్ను ఏర్పరిస్తే, 3 గ్రాముల కార్బన్ మరియు 8 గ్రాముల ఆక్సిజన్ కలిసి కార్బన్ డైఆక్సైడ్ని ఏర్పరుస్తుంది. ఆక్సైడ్కి ముందున్న మోన్ అంటే 1 మరియు డై అంటే 2 అని అర్థం. డాల్టన్ ఇలాంటి ఉదాహరణలను కూడా కనుగొన్నాడు. ఉదాహరణకి 1 గ్రాము హైడ్రోజన్ 3 గ్రాముల కార్బన్తో కలిసి మీథేన్ అనే వాయువుని ఏర్పరుస్తుంది, మరియు 1 గ్రాము హైడ్రోజన్ 6 గ్రాముల కార్బన్తో కలిసి ఎథిలీన్ అనే వాయువుని ఏర్పరుస్తుంది. మళ్ళీ మనం గమనిస్తే 6 అనేది 3:2. మూలకాలను వేరువేరు నిష్పత్తులలో కలపవచ్చునని డాల్టన్ ఎప్పుడైతే కనుగొన్నాడో, అప్పుడే ఎక్కువ నిష్పత్తులన్నీ తక్కువ నిష్పత్తుల యొక్క గుణకాలేనని తేలికగా అర్థమయ్యింది. అంటే 2 లేదా 3 ఇలాగన్నమాట. డాల్టన్ కనుగొన్న ఈ విషయాన్ని ది లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ అని అంటాము. దీనిని డాల్టన్ 1803లో ప్రకటించాడు. ఒక మూలకం యొక్క ఒక పరమాణువుని వేరొక మూలకం యొక్క ఒక పరమాణువుతో కానీ, లేదా 2 పరమాణువులతో కానీ, లేదా 3 పరమాణువులతో కానీ కలపగలం అని అనుకుంటే, డాల్టన్ కనుగొన్న లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ అనేది సమంజసంగా అనిపిస్తుంది. కానీ అరపరమాణువు అని కానీ, లేదా 2.5 పరమాణువులను కానీ ఇలా మాత్రం ఎప్పుడూ ఉండదు. మూలకాలను కలిపినప్పుడు అవి వాటి పరమాణు రూపాలలో కలుస్తాయని, ఆ పరమాణువులను ఇంకా చిన్న ముక్కలను చేయలేమని అని నిరూపించడానికి ఇదే చివరి సాక్ష్యం అని డాల్టన్ ఆలోచించాడు. 1808లో డాల్టన్ ఒక పుస్తకాన్ని ముద్రించాడు. అందులో పరమాణువుల గురించి తన అభిప్రాయాలను ఆలోచనలను విపులంగా వివరించాడు. ఈ పుస్తకం వలనే పరమాణువులు కనుక్కోవడం గురించి, పరమాణు సిద్ధాంతాల గురించి డాల్టన్కి మంచి పేరు వచ్చింది. అయితే 2000 సంవత్సరాల క్రితం లియోసిప్సిస్ మరియు డెమోక్రటస్లు చెప్పిన అభిప్రాయాలనే డాల్టన్ కూడా చెప్పాడు. ఇది మనకు ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ఆ పాత గ్రీకు తాత్వికవేత్తలకు ఇంత పేరు ఎందుకు రాలేదు? ఇక్కడ ఒక తేడా ఉంది. అది ఏమిటంటే, లియోసిప్సిస్ మరియు డెమోక్రటస్లు వారి అభిప్రాయాలను మాత్రమే చెప్పారు. వారు ఎటువంటి సాక్ష్యాలను కానీ చూపలేదు. అందుకే ఎవరూ నమ్మలేదు. నిజం చెప్పాలంటే ఎవరైనా ఇదే చేస్తారు కదా మరి. కానీ డాల్టన్ మాత్రం పరమాణువులు ఉన్నాయని రసాయనిక ప్రయోగాల ద్వారా చాలా సులువుగా చెప్పగలిగాడు. పరమాణువులు బోయిల్ నియమంలో ఎలా పనిచేస్తాయనే విషయాన్ని ద్రవ్య నిత్యత్వ నియమం, నిర్దిష్ట నిష్పత్తుల నియమం, బహుళ నిష్పత్తుల నియమం వంటి నియమాలకి పరమాణువులు ఎలా ఆధారం అవుతాయో వివరించాడు.